ఐదు కమనియా సమ్ ధా కమనియా. పరమానంద స్వరూపత్వేన పరమ ప్రేమాస్పద కో హేవాన్యత్ కహ ప్రాణ్యత్ యదేశ ఆకాశ ఆనందో నస్యాత్ ఇతి శ్రుతేః సుఖస్య మనోహరస్వేన సర్వేప్స నిషేత్వవత్ మాయావృతాన సుఖప్రాపకత్వే నస్వస్వేష్ట దేవత సుప్రీత్యతిసేన తత్పూజాదోపనరతాం అత్ఫలదానేన మనోహరత్వాద్వాకమనీయ జ్ఞానిన మానందఘని భావాత్మక సుందరము ద్విమ యావా కమనీయ ఓం కమనీయే నమః. ఆం వి శ్రీ త్రిపురసుందరీ దేవి పరమానంద స్వరూపము గలదిగాన సర్వ ప్రాణులకు పరమ ప్రేమాస్పదురాలు. కో హేవాన్యత్ కహ ప్రాణ్యత్ అనుచు శృతి కారణ కాసమందు అనగా హృదయ కాసమందు ఈ ఆనంద ఘనస్వరూపము లేనియెడలా ఏ ప్రాణి ఉచ్ఛవాస నిశ్వాసములు చేయగలడు జీవించగలడని చెప్పుట వలన దేవి పరమానంద స్వరూపిణి జీవనప్రదాయిని అని తెలియచున్నది. ఆమె సుఖస్వరూపిణిగాన మనస్సు నాకర్షించును ఆ జననీ సర్వేచ్ఛానిషేభూతురాలు. మాధునూతులైన జీవులకు ఆమె సుఖము కలుగజేయును. సర్వజీవులకు తమ ఇష్టదేవతలయందు అధిక ప్రీతి యుండుట వలన తదేవి ధ్యాన పూజాలందు ప్రవర్తించు భక్తులకు వాంఛితార్థవతార్థములనొసగును. ఏ లలితా త్రిసతి అందుసలన ఆమెయందు మనోహరత్వ మనుధర్మమున్నది. కావున ఆ జగన్మాతకు కమనీయను నామమన్వర్థము అథన జానులకు ఆనందఘనమైన సుందర రూపము గలదగుటచేతగూడ దేవి కమనీయను నామము చేస్తనని రాలుగుచున్నది.